महाराज का पूजन करेंगे। दिस पूजा इज रनिंग फॉर यजमान जितेन चौहान। శ్రీ శని చరణ కమలే సింధూరం సమర్పయామి కేశోపచారార్థే అక్షతాని సమర్పయామి। పుష్పమాలిక ఆఫరింగ్ ఫ్లవర్ ఓం మాల్యాదనే కృందనే మాలకాదనే వేటవమయ ప్రాణి జ్యోత పుష్పాణి ప్రతిగ్రహీత ఓం శం శనేశ్వరాయ నమః। ఓం శం శనేశ్వరాయ నమః। మాల్యాదనే కృందనే పుష్పాణి చ సమర్పయామి। రూపం మాఘ్రాపయామి దీపకం వర్షయామి వనస్తీరూపాయ నమః। దీపాయ నమః నైవేద్యార్థమిష్టాన్న భోగ నైవేద్యం ఆఫరింగ్ ఫ్రూట్ ఆఫరింగ్ స్వీట్ ఓం ఓం ప్రాణాయ ఆఫరింగ్ ఫ్రూట్ భగవాన్ శనిదేవ కో పాన్ పైసా సుపారి ఏవం ఫల్ అర్పణ కరెంగే। ఫలం మహాదేవం నాగవల్లి ద్వయతం కర్పూరేలాస్మాకం షన్నో దేవీ రవిష్టయాజన సమాభాసం సూర్యపుత్ర శని మహారాజ్ కా పూజన్ పూర్ణ హోనే పశ్చాత్ సర్వప్రథమ శని కవచ కా పాఠ కరెంగే। शनि शांति पूजा एवं तेल अभिषेकम। श्री शनि कवचम विनियोगा श्री शनेश्वर कवच यजमान जितेन चौहान नामनी यजमान జన్మరాశీయం కుండల్యాం మనుష్మండల్యాం చంద్రకుండల్యాం దశాయాం మహాదశాయాం తర్దశాయాం ప్రసన్నదశాయాం వర్తమాన గోచరస్య శనిగ్రహ దోష శనిగ్రహ పీడా నివారణార్థం శనిగ్రహ అనుకూలతార్థం సాడే సాతి కయ్యా దోష శాంత్యర్థం శనిగ్రహ శాంతికరణార్థం చ శనిగ్రహ దేవత కృపా ప్రసాద పరివార కళ్యాణ ప్రత్యర్థం సమస్త పరివార రక్షణార్థే పాఠే వినియోగ। നീലാംബരോ നീലോ शनि कवच का पाठ पूर्ण हुआ, शनि स्तोत्र का पाठ करेंगे अब। अधात्री शनिश्चर स्तोत्रम् विनियोगा अस्य त्री शनिश्चर स्तोत्रस्य दशरथस्य हि त्री शनिश्चरो देवता दृष्टवचन्दः यजमानः ജിതേന ചോഹാൻ നാം നീ എന്മാനാദത്തെ ജന്മരാജനെല്ലാം വശക്കുന്നെല്ലാം ചെന്നു കൊണ്ടെല്ലാം ദശായാം ആഗതാം ദർവശായാം മാ പ്രത്യന്തർവശായാം വർത്തമാന ഗോത്രയുദ്ധാഗ്നിഗ്രഹോചനിഗ്രഹപീഡാനിവാരണാർത്ഥം മാ ായോ പ്രയാകുലേ മാതൃ శాంతి పుష్టి దృష్టి స్తోషణి గ్రహ దేవతారపణమస్తు. శని మహారాజ్ కో శని శాంతి కే శని గ్రహ కాలాదాన్ అర్పణ కరేంగే. ఓం నన్నో దేవి రవిశాపోవంతుదేశ్రవంతునః నీలాన్యసమావాసమరేపుత్రమేమాగ్రంథాయామాకన్నతమతమతమనామేశ్వరమ్మావరదత్వంవరందేహివాన్సంవాన్సారతదానేనసఫలార్గణవరదవసూత్రామమామయజమానోజితేనచోహానామ్నీయజమానతత్వతమస్తభయవ్యాధీజరాపీడాక్లేశకష్టదుఃఖరోగశోకనివారణాసంమా పరివార కళ్యాణ శనిగ్రహ దోష శనిగ్రహ పీడా నివారణార్థం తారే తాతి వైయా దోష శాంతర్థం శనిగ్రహ శాంతి కరణార్థం శనిగ్రహ దేవత అనుకూలత సిద్ధ్యర్థం శని అమావస్య పర్వాన్నత్వేన శనిగ్రహ దేవత కృపా ప్రసాద ప్రసన్నత ఆశీర్వాద సిద్ధ్యర్థం దివస శనిగ్రహ దేవత ప్రత్యర్థం స వస్త్రం స ధాన్యం స నారికేల పద్మ స భోగిపదం స దక్షిణాకం శనిగ్రహ దానం సమర్పయామి శనిగ్రహ దేవత అర్పణమస్తు. శమగ్నిరగ్ని కరచన్నస్తవంతు సూర్య సౌవారో వాతోపాప సిద్ధాశ్రాయమా భగవాన్ శనిదేవ్ కి ఆర్తి కరెంగే. ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ. శుభం ద్రవతి కళ్యాణం ఆరోగ్యం రాశ్రభుదేవినాశాయ దీపాజ్యోతే నమోస్తుంద్రాణదేవేశాయ దీపాజ్యోతే నమోస్తుతే ఆత్మబుద్ధి ప్రకాశాయ దీపాజ్యోతే నమోస్తుతే దీపశ్రేవతాత్మనమాగంధాకృష్ణాయ సంపూజయత ప్రార్థనా పూర్వకం నమో నమస్కారం సమర్పయామి ఆర్తిక్యం. మంగళమృతయ రాగయానందమతి భగవాన్ కీ జయ. సూర్యపుత్ర శని మహారాజ కీ జయ. ఓం జయ జయ శని జగతా दीपेन चौहान जी आरती ले लीजिए। ओम राजाधिराजाय प्रत्येकाय नमो वयं मणिश्रवणाय विष्णुणाय महाराजाय महामस्य साम्राज्यं भोजं राज महाराज नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी जो विद्महे विष्णुपत्ने धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आदित्याय विद्महे भास्कराय धीमहि तन्नो सूर्य प्रचोदयात् सूर्यपुत्राय विद्महे नीलाञ्जनाय धीमहि तन्नो शनिः प्रचोदयात् नानाकुण्डमया दत्ता ग्रहणं परमेश्वरमन्त्रो पुष्पाञ्जलिं समर्पयामि प्रार्थना पूर्वकं नमो नमस्कारं समर्पयामि प्रतिज्ञाकरेण्ये यानि कानि च पापानि जाता व्याधिकानि जातानि भगवान से अपनी गलतियों के लिए क्षमा याचना करेंगे क्षमा प्रार्थना आवाहनम न जानामि तवाचन पूजां चैव न जानामि क्षमतां परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्यहं तव दर्शनात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं त्रेश्वर या पूजितं मया देव परिपूर्णं तदस्तु मे सर्वजनकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनं वा माननं वा प्रादं विहितं विहितं वा सर्वमेतत्मन्वा जय जय गुरुनाथे श्री महादेव शंभो प्रार्थना पूर्वकं क्षमापन पूर्वकं नमो नमस्कारं समर्पयामि। पूजा हैज बीन कंप्लीट। यजमान जितेन चौहान जी के लिए शनि अमावस्या के पावन पर्व पर शनि ग्रह भगवान का तेल अभिषेक एवं पूजन शनि शांति पूजन किया गया, पूर्ण हुआ। हरिओम हरिओम।